కృష్ణ యజుర్వేదాంతర్గత 18 ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్ అధ్యయన పుష్పము పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వప్రకాశ వరదాయక సకలలోక వాంఛిత ఫలద అప్రమేయ పాహి పాహి మాం పాహి పాహి పాహి మాం పాహి. మునులంతా కూడా శరీరక యజ్ఞముచే పొందిన శుద్ధ చిత్తముతో ఏ పరమపదమును సిద్ధించుకుంటున్నారో అట్టి శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములకు నమస్కారము. సర్వతత్వ స్వరూపుడగు ఓంకార సంజ్ఞార్థ పరమాత్మకు నమస్కరిస్తూ, అనేక జన్మలుగా దృశ్య తదాత్మ్యముచే ఏకానేక వేదనలను ప్రోగుచేసుకొనియున్న ఈ జీవునికి వర్తమాన మానవ ఉపాధి ఫిజికల్ బాడీ ఆత్మాహం భావనా సిద్ధి ప్రసాదించటానికే మహత్తరమైన ఉపకరణము అయున్నది. అట్టి ఈ దేహము యొక్క తత్వమేమిటి? ఇందులో దేవతా ప్రజ్ఞలు ఏ స్థానములు ఆక్రమించి ఉన్నారు? కాలనిర్మితమగు ఈ భౌతిక దేహోపాధిని సద్వినియోగము పరుచుకునేది ఎట్లా? ఇటువంటి కొన్ని ముఖ్య విశేషాలు ఈ ప్రాణాగ్నిహోత్రోపనిషత్లో చెప్పుకుంటున్నాము. సర్వ ఉపనిషత్ సార విషయము సంసార జ్ఞానమునకు ఆవలిగట్టు వంటిది అగు విశేషాలతో కూడిన అన్నసూక్త రూపమగు శరీర యజ్ఞమును ఇప్పుడు మనము వ్యాఖ్యానించుకుంటున్నాము. 1వ ఖండము. ఈ జీవునికి ఆయా ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఉత్తమ స్థానములు స్థితిగతులు సంపదలు సిద్ధింపజేయగలుగు అనేక యజ్ఞ యాగ క్రతువులను 4 వేదములు సిద్ధాంతీకరించి చెప్పుచున్నాయి, విధి విధానములు ప్రబోధించుచున్నాయి. అవన్నీ కూడా యజ్ఞ యాగములు నిర్వర్తించుగోరు యజమాని లేక యజ్ఞకర్తచే నిర్వర్తింపజేయుటకై వేదమాతచే మానవాడికి ప్రసాదించబడుచున్నది. వేద వేదాంగ పాండితి మణులగు ఋత్విజులు తమ ఆధ్వర్యములో యజ్ఞము చేయించువారు. కర్మకాండను నడిపించు అధర్యులు, ఋగ్వేద రుక్కులు ఉచ్చరించు హోతలు, బ్రాహ్మణములను ఉపాసనా స్తోత్రములను గానము చేయు బ్రాహ్మణ్యులు, నియమావళలను నడిపించుచు యజ్ఞ పరికరములను అమరిక చేయు ప్రస్థాతలు, దేవతాహ్వానములను విధి విధానంగా పలుకు ఉద్గాతలు, విధానములను సమీక్షిస్తూ లోపము లేకుండా చక్కదిద్దుతూ సదస్యులకు వేదికలను అంతర్వేదికలు తీర్చిదిద్దు మైత్రావరుణులు, ఇవన్నీ కూడా యజ్ఞ యాగ నిర్వహణకే సహకారులు. నియమనిష్టలు సూచించినవారు నడిపించువారు కూడా. సంతానము కొరకై ఉపుత్రకామేష్ఠి యాగము, ఇహ సంపద పరమున ఉత్తము లోకములు కొరకై విశ్వజిత్ యాగము, దిగ్విజయము ప్రజాక్షేమము సంపద వృద్ధి కొరకై రాజసుయాగము మొదలైన యజ్ఞయాగములు వేదములలో వాటివాటి 1180 ఉపశాఖలచే అభివర్ణితమై ఉన్నాయి. అయితే అవన్నీ కూడా యాగవేదిక అగ్నిహోత్రము యాగశాలలు మొదలైన అనేక వ్యయ ప్రయాసలతో కూడినవై ఉన్నాయి. అట్టి అనేకానేక ప్రయత్నములతో ప్రయాసలతో పనిలేకుండా ఈ జీవుడు తన శరీరము నుండే జరుగుచున్న శారీరక యజ్ఞరూపమగు అన్న సూక్త విధిని ఎరుగుట గమనించుట భావన చేయుట అను విధానముగా ప్రాణనాగ్నిహోత్ర శారీరక యజ్ఞము సులభము. ఎవ్వరైనా ఎక్కడైనా నిర్వర్తించవచ్చు. అథాతః ఉపనిషత్ సారం సంసార జ్ఞానతీతం అన్నసూక్తం శారీర యజ్ఞం వ్యాఖ్యాస్యామో వినా అపి అగ్నిహోత్రేణ అగ్నిహోత్రము వేదిక యజ్ఞశాల మొదలైన వాటి అవసరం లేకుండానే వినా సాంఖ్యన అనేక శాస్త్రముల పరిశీల విశ్లేషణ పఠన శ్రవణ శ్రమలతో కూడికొని ఉంటున్న సాంఖ్యము యొక్క అగత్యము లేకుండా కూడా సంసార విముక్త భవతి ఇతి. ఈ పురుష జీవ శరీరములో తన శరీరములో తానే నిర్వర్తించు ఉపనిషత్ సారము అయినట్టి శారీరక యజ్ఞము ఈ జీవునికి ఇప్పుడే ఇక్కడే సంసారబంధముల నుండి శాశ్వత విముక్తి కలిగించగలదు. అట్టి అన్నసూక్తి విధితో కూడిన శారీరక యజ్ఞము గురించి వివరించుకుంటున్నాము. ముందుగా అన్నసూక్త ఉపాసన అన్నోపాసన. స్వేన విధిన అన్నం భూమో నిక్షిప్య వారి వారికి సానుకూలమైన విధిగా అన్నమును పచనము చేసి అన్నపాత్రను సానుకూల్యమగు ఒకచోట భూమిపై నిక్షిప్యము చేయాలి. అప్పుడు యా ఔషధేహ సోమరాజ్నియః బహ్వ్యః శత విచక్షణాః బృహస్పతి ప్రసూతాః తానో ముంచంత్వం హసః డొట్ అని అన్నమును ఉపాసనగా ఉద్దేశించి మంత్రములను 3 సార్లు పలకాలి. అన్నపతేహ అను స్తోత్రములతో కూడిన అన్నమును ప్రసాదించిన పరమాత్మను స్తుతించి అన్నపతి మంత్రమును 2 సార్లు గానం చేయాలి. అర్థమును కూడా చదువుచూ భావిస్తూ ఈ మంత్రములను గానం చేయాలి. అన్నపతేహ నమః. యా ఔషధేహ ఆహార రూపములుగా పరిణమిస్తున్న ఔషధులు సోమరాజ్ఞులుగా చంద్రునికి రాణులుగా ఉన్నాయి. సోముని చంద్రుని తమ రాజుగా కలిగియున్నాయి. అట్టి ఔషధ దేవతలు తమ యొక్క చంద్రాంశలచే అనేక సంఖ్యలలో రూపుదిద్దుకొనుచూ 100 కొలదిగా ఏర్పడుచూ ఉన్న ఈ భౌతిక శరీరములోని వ్యాధులను నివారిస్తూ ఉన్నాయి. ఆకలి అనే వ్యాధిని ఉపశమింపజేసి ఆహార రసరూపంగా శరీరమునకు పుష్టి శక్తి కలుగజేస్తున్నాయి. అంతేకాకుండా బృహస్పతిచే ప్రేరితమై దివ్యుడగు బృహస్పతి యొక్క అంశలుగా దేహములలో ప్రవేశించి బుద్ధి యొక్క ప్రవృద్ధికి కారణమగుచున్నాయి. అట్టి ఔషధ దేవతా ప్రసాదములైనట్టి ఔషధుల పరిపక్వరూపము అన్నము. అట్టి అన్నమునందు ప్రక్షిప్తమై పరిపోషకములు ఉన్నాయి. ఔషధరూప అన్నమునకు నమస్కరిస్తున్నాము. ఇది మా దేహములలో ప్రవేశించినప్పుడు మా యొక్క చిత్తదోషములను పాపవృత్తులను కడిగివేయుచు మా బుద్ధిని పవిత్రము నిర్మలము సునిశితము విస్తారము ప్రజ్ఞాసమన్వితముగా తీర్చిద్దునుగాక. ఓ ప్రియ ఔషధరూప ఆహారరూప సోమరాజ్ని, యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీయః బృహస్పతి ప్రసూతాః తానో ముంచం త్వగ్ హసః మంత్రము అర్థములతో సహా 3 సార్లు పఠించాలి. ఏ వృక్ష పువ్వుల కాయల తీగల రూపములుగా ఉన్నాయో కొన్ని ఫలములతో కూడియు మరికొన్ని ఫలములు లేకయు, కొన్ని పుష్పములు కలిగియు మరికొన్ని పుష్పములు పుష్పించనివై ఉన్నటువంటివి అయి ఉన్నాయో అవన్నీ ఔషధులు వనస్పతులుగా భూమిపై ప్రదర్శనమగుచున్నాయి. బృహస్పతి భగవానుని సంకల్పము నుండి జనించినట్టి ఔషధులు వనస్పతులు అన్నీ కూడా వాటి వాటి రసశక్తితో సహా మా ఈ భౌతిక దేహములలో ప్రవేశించినప్పుడు మా ఆకలి అనే వ్యాధిని ఉపశమింపజేయుచుండగా బుద్ధిని నిర్మలము చేయునుగాక. మా బుద్ధులను పాపధ్యాసుల నుండి విడిపించి మమ్ములను పవిత్రులుగా చేయునుగాక. మా చిత్తమును సునిశితముగాను తత్వజ్ఞాన సవిమన్వితంగాను తీర్చిదిద్దుటకై ప్రార్థిస్తున్నాము. వనదేవతాస్తుతి నిషిద్ధ ఆహారత్యాగము. జీవలాం నహారిషాం మాతే బధ్నామి ఔషధీం యాత ఆయుహ ఉపాహారాదప రక్షాంసి చాతయత్. 3 సార్లు అర్ధపూర్వకంగా పఠించాలి. భూమిపై ఔషధులను పరిరక్షించుచున్న ఓ వనదేవతలారా, మీకు మనస వాచ కర్మణ చేతులు జోడించి నమస్కరించుచున్నాము. మాపై దయవుంచండి. ఏ ఔషధులు ఆయుష్ను వృద్ధి చేస్తూ దైవీగుణములను ప్రవృద్ధపరుస్తూ ఉన్నాయో ఆపదలను తొలగిస్తూ మా బుద్ధులను పరమాత్మోపాసనకు సిద్ధింపచేస్తున్నాయో సహజీవులు శ్రేయోనందముల కొరకై మమ్ములను ప్రేరేపిస్తున్న అట్టి ఔషధులు ఆహారములు మమ్ములను చేర్చుండునుగాక. ఏ ఔషధులను జీవలమును ఆయుష్షును బలహీనపరచి ఆయుష్షును హరిస్తూ ఉంటాయో, కామము క్రోధము ఆవేశము ఇతరులను బాధించు హింసించు వృత్తులను దంభ దర్ప అహంకార పారుష్య జ్ఞానగర్వాదులను వృద్ధిపరుస్తూ ఉంటాయో, అట్టి ఔషధులను మేము స్వీకరించము. ఓ వనదేవత, ఈ విధంగా ఆయుహవృద్ధి చేయు ఔషధములను మాత్రమే స్వీకరించుటకు అనుజ్ఞ ఇవ్వండి. ఆయుష్ను హరించు ఆసురీగుణములను పెంపొందింపజేయు ఔషధులను తిరస్కరిస్తూ స్వీకరించకుండా ఉండగల ఉత్తమ బుద్ధిని దయతో ప్రసాదించండి. అన్నపతి స్తుతి 2 సార్లు చదువవలసినది. అన్నమునకు అధిపతియగు ఓ పరమేశ్వర అన్నపతే, అన్నస్యనో దేహ్య సమీపస్య సుష్మిణః ప్రప్రదాతారం తారిష. అన్నమును అన్నపరిరక్షకులు అగు వనదేవతలను అన్న పరిపోషణ రూపియగు ఈ భూదేవతను తమ యొక్క అంశలుగా కలిగియున్న ఓ అన్నపతి. ఆత్మదేవ దేవాది దేవ, దయతో మా బుద్ధులకు తేజస్సు ఎన్లైటన్మెంట్ ప్రసాదించ ప్రార్థన. మనస్సుకు ఆహ్లాదము కలుగజేయండి. జీవరాశులందరికీ వారు ఉన్న చోటనే వారికి సమీపంగా అన్నము ఆహారము లభించినట్లుగా అనుగ్రహించండి. అన్న పరిపోషకులకు మీకు సవినయ కృతజ్ఞతాభివందనములు సమర్పించుకొనుచున్నాము. ఊర్జంనో దేహి ద్విపదే చతుష్పదే, ద్విపాదులగు సర్వమానవులకు, చతుష్పాదులగు పశువులు మొదలైన వాటికి, పక్షులకు తదితర సర్వజీవులకు అన్నము సమృద్ధిగాను వారివారికి సమీపముగాను ఔషధి రసయుక్తముగాను లభించునుగాక అని మిమ్ములను నమస్కరిస్తూ వేడుకొనుచున్నాము. ఓ ఈశ్వర విశ్వేశ్వర సర్వేశ్వర, మరొక విన్నపం కూడా. యత్ అన్నం అగ్ని బహుధా విరుద్ధం రుద్రేహ ప్రజార్థం, యది వా పిశాచేయః సర్వం తత్ ఈశానో అభయం కృణోతు. ఏ అన్నము అయితే అనేక దోషములు ఆవేశము మత్తు ఉద్రేకము మొదలైనవి కలిగించేవో, ఏ అన్నమైతే రుద్రునిచే తదితర జీవులకు ప్రసాదించి ఉండగా అది మేము స్వీకరిస్తున్నామో, ఏ అన్నమైతే పైశాచక క్రూరల్ హర్టిన్ స్వభావముగల పిశాచములచే స్పృశించబడినదై ఉన్నదో, అట్టి అన్నమును మేము స్వీకరించటం జరిగి ఉంటే ఈ వాటి సంబంధితమైన దోషములు మమ్ములను శారీరకంగా మానసికంగా బుద్ధిపరంగా ఈశ్వరానుగ్రహంచేత తాకకుండునుగాక. మా ఈశ్వరోపాసనకు విరోధము కలగకుండా మాకు అభయము ప్రసాదించండి. మేము ఈశ్వరేచ్ఛకు ప్రణమిల్లుచున్నాము. ఈశ్వరార్పితం, మేము అన్నమును మితముగా దైవార్పితంగా న్యాయార్జితంగా స్వీకరించదముగాక. సాత్వికమైన లక్షణ సమన్వితంగా ఆహారము మేము అవసరమైనంత పొందెదముగాక. మొట్టమొదటగా మేము స్వీకరించబోవు అన్నమును ఈశ్వరునికి నివేదనము చేస్తున్నాము. శివం ఈశానం స్వాహ. అన్నముతో కొంత భాగమును తదితర జీవులకు సమర్పించుకొనుచున్నాము. శివస్వరూపుడగు సర్వేశ్వరుడు మేము అతిథులకు తదితర జీవరాశులకు సమర్పిస్తున్న అన్నమును సర్వాంతర్యామియే స్వీకరించునుగాక. ఈశ్వర స్తుతి. అంతః చరతి భూతేషు గుహాయాం విశ్వతో ముఖః, త్వం యజ్ఞః త్వం బ్రహ్మ త్వం రుద్రః త్వం వషట్కారః అపోజ్యోతిరసో అమృతం బ్రహ్మ. భువః భువః సువః ఓం నమః. సర్వతత్వ స్వరూపుడవగు ఓ పరమాత్మ పరంధామ, సర్వజీవుల హృదయగుహలలో జ్వాజ్వల్యమాన స్వయం ప్రకాశకుడవగు ఓ శివభగవాన్, ఈ విశ్వమంతా తమ ముఖారవిందమే. భువన దేవతల మరియు ఈశ్వర ప్రసాదితంగా లభిస్తున్న అన్నమును మాకు ప్రసాదించు విశ్వ అవిశ్వాంతరాళ యజ్ఞ స్వరూపులు మీరు. మాకు అత్యంత ఆహ్లాదమును కలుగజేచున్న సృష్టిని రచించు బ్రహ్మ మీరే. సర్వమును తేజోవంతము చేయుచున్న అహంకార స్వరూపుడగు రుద్రుడు కూడా మీరే. అంతేకాదు, ఇక్కడి ఒకటి దృశ్య, రెండు ఇంద్రియ సమన్వితమగు భౌతికమగు దేహమునకు, మూడు ఆలోచన రూపమగు మనోదేహమునకు, నాలుగు విచక్షణ రూపమగు బుద్ధి దేహమునకు, ఐదు ఇష్టము రూపమగు చిత్త దేహమునకు, ఆరు వ్యష్ఠరూపమగు జీవాత్మలకు మీరు పరిశోషకుడు పరిరక్షకుడు. ఇవన్నీ అంశలుగా ప్రసాదించువారు. అట్టివషట్కారుడు షట్ ఆరు మెనస్ దివయతత్వస్వరూపులు అగు విష్ణు భగవానుడు కూడా మీరే. ప్రాణములకు త్రాణయగు జలమునందలి రసస్వరూపులై ఈ దేహము యొక్క ప్రాంతత్వమునకు పరిపోషకులై దేహమును రక్షిస్తున్న హే అన్న భగవాన్ నమస్కారము. మీరు జ్యోతికే జ్యోతి స్వరూపులు. జగత్తునందు రసస్వరూపులై బాహ్య అభ్యంతరములకు స్థితిని కలుగజేస్తున్నారు. భూ మాటర్ రిలేటెడ్ భువర్ సట్లా ఫోర్మ్ రిలేటెడ్ సువర్ దేవాయిన్ ఫోర్మ్లెస్ ఇంటెలెక్టువల్ త్రిలోకములలో అమృతస్వరూపులై సాకారమగు మట్టి బొమ్మలందు నిరాకారమగు మట్టి వలె పరబ్రహ్మతత్వమై ప్రదర్శమగుచున్నారు. అట్టివేద వేదాంత పరబ్రహ్మానంద స్వరూపులగు పరమాత్మకు అన్న భగవానునికి నమో నమః నమస్కరించుచున్నాము. జలదేవతాభ్యోం నమః. ఆపః పునంతు పృథివీ. ఈ పృథివీ జలముతో సమృద్ధమై సర్వజీవులకు సానుకూల్యమై జలముచే పవిత్రమై ఉండునుగాక. పృథివీ పూతా పునాతు మా. రస సమృద్ధి స్వరూపియగు పృథివీమాత కరుణరస రూపిణియే మా దేహ మనో హృదయములను పవిత్రము చేయుచుండునుగాక. పునంతు బ్రహ్మణస్పతియః. వేదహృదయము ఉపనిషత్ అత్యాంతికార్థము తెలిసి వేదగానము చేయు వేద వేదాంగవేత్తల యొక్క బ్రహ్మణస్పతములు మా చెవులలో మార్మృగి మా హృదయములను పవిత్రము చేయునుగాక. యత్ ఉచ్ఛిష్టం అభోజ్యం యద్వా దుశ్చరితం మమ సర్వం పునంతు మాం ఆపో. వేదవాక్కుల సౌరభముచే మా యొక్క ఉచ్ఛిష్టము త్యజించవలసినవి భుజించటము, భుజింపకూడనివి భుజించటము అనుదోషములు తొలగించబడునుగాక. ఈ జలము మా యొక్క దుశ్చరితములన్నీ కడిగి వేచు సచ్చరితముల వైపు నడిపించుచు మమ్ములను పునీతము పవిత్రము చేయునుగాక. ఆపో అసతాంచ ప్రతిగ్రహం స్వాహ. ఈ జలము మా యొక్క అసద్భావములన్నీ కడిగివేచు మా బుద్ధియందు సత్తత్వమును సుప్రతిష్ఠితము చేయునుగాక. ప్రతిగ్రహణములన్నీ జలమునందు తర్పణము చేయుచున్నాము. అసతో మా సద్గమయ. అమృత జలముతో అమృతాత్మకు తర్పణము. ఓ ఉదకములారా, అమృతం అస్తు. మీరు అమృత స్వరూపులై ఉన్నారు. అమృతం ఉపస్తరణమసి. అమృతమును ఆచ్ఛాదనముగా కలిగి ఉన్నారు. అమృతం ప్రాణే జుహోమి. ఉదకము ద్వారా ఉదకమును ఆచ్ఛాదించియున్న అమృతరసమును ప్రాణములందు హోమము చేయుచున్నాము. మా భౌతిక దేహమునందు దాహము మనస్సునందుగల అశాంతి శమించుటకై అమృతముచే ఆచ్ఛాదించబడిన జలమును స్వీకరించుచున్నాము. ప్రాణదేవతకు సమర్పిస్తున్నాము. జలమును ప్రాణ ప్రాణమునకు, అపాన ప్రాణమునకు, వ్యాన ప్రాణమునకు, ఉదాన ప్రాణమునకు, నమాన ప్రాణమునకు సమర్పించుచున్నాము. పంచప్రాణాయ స్వాహ. ఈ జలముతో ఓంకార సంజాతరూపమ్మగు పరబ్రహ్మ తత్వమునకు తర్పణము చేయుచున్నాము. నా ఆత్మ బ్రహ్మమునందు బ్రహ్మమునకు అభిన్నమై అమృత స్వరూపమై అనుభవమగుగాక. అట్టి బ్రహ్మమునకు మమాత్మ చైతన్య హస్తములతో అమృత జలమును తర్పణము చేయుచున్నాను. కనిష్ఠిక అంగుల్య అంగుష్ఠేన ప్రాణే జుహోతి. చిటికిన వ్రేలుతో అమృత రూపమగు జలమును ప్రాణ ప్రాణమునకు తర్పణము సమర్పిస్తున్నాను. అనామికాయ అపానే. ఉంగరపు వ్రేలుతో అపాన ప్రాణమునకు జలతర్పణము. మధ్యమయ వ్యానే మధ్యవ్రేలితో వ్యానప్రాణమునకు జలతర్పణము. సర్వాభ్యః ఉదానే అన్ని వ్రేళ్ళు 5 వ్రేళ్ళు కలిపి ఉదాన ప్రాణమునకు జలతర్పణము. ప్రదేశిన్యా సమానే అరచేతి నుండి సమాన ప్రాణమునకు జలతర్పణము. తూష్ణీం ఏకా అన్ని వ్రేళ్ళు అరచేయి కలిపి మరల ఒకసారి బ్రహ్మతత్వమునకు జలామృత తర్పణము. ఏకా రుచా జుహోతి రుచా సూర్యాగ్ని యందు ఒకసారి. ద్వే ఆహవనీయే ఆవహననీయాగ్నికి 2 సార్లు. ఏకాం దక్షిణాగ్నౌ దక్షిణాగ్నికి 1సారి. ఏకాం గార్హపత్యే గార్హపత్యాగ్నికి 1సారి. ఏకాం ప్రాయశ్చిత్తయే సర్వప్రాయశ్చిత్తముగా అరిచేయి ముని వ్రేళ్లమీదుగా మరొక్కసారి నేని అగ్నికి సమర్పిస్తూ ప్రక్కగా జలమును తర్పణము చేయాలి. అగ్నికి కించిత్ కుడిగా పళ్ళెములో జలమును అన్ని వ్రేళ్లతో వదలాలి. అటు తరువాత అథాపి ధానం అసి నీవు పరంధామ స్థానమును ప్రకాశింపజేయగలుగుదు. అమృతత్వయ ఉపస్పృశ్య పునః ఆదాయ జలమును స్పృశించుచు అమృతత్వమును భావన చేస్తున్నాము. పునః స్పృశేత్ మరల మరల స్పృశించుచున్నాము. కుడి చేతి మునివ్రేళ్లతో జలమును స్పృశించాలి, వదలాలి, మరల స్పృశించాలి. ఇప్పుడిక సన్వే ప్రాణవ ఆపో గృహీత్వా హృదయం అనుపలభ్య జపేత్. జలమును ప్రాణశక్తి స్వరూపంగా భావిస్తూ ఎడమచేతియందు తీసుకుని హృదయమునకు దగ్గరగా ఎడమచేతి గుప్పిటను తాకిస్తూ ఈ విధంగా జపము చేయాలి. ప్రాణో అగ్నేః పరమాత్మా పంచవాయుభ్యః ఆవృతః అభయం సర్వభూతేభ్యో నమే భీతిః కదాచన ఇతి. పరమాత్మ మొట్టమొదటి ప్రాణాగ్ని తేజోస్వరూపుడైనారు. అటు తరువాత పంచవాయుస్వరూపులై ప్రాణంపానవ్యానుదాన సమాన ప్రాణముల స్వరూపుడై అన్ని దేహములలో ఆవృతులుగా ఆక్రమించుకొని ఉన్నారు. అభయం సర్వభూతేషు పరమాత్మయే ప్రాణస్వరూపుడై సర్వజీవులకు సర్వదా అభయప్రదాత అయి ఉన్నారు. అందుచేత నేను దేనికి భయము పొందవలసిన అగత్యమేమున్నది? నాతోబాటుగా నాయందు సర్వదా దేహమున్నప్పుడు లేనప్పుడు కూడా ప్రాణేశ్వరుడై ప్రకాశిస్తూనే ఉంటారు కదా. పరమాత్మ ప్రాణేశ్వరుడై నన్ను వదలరు, నేను ఆయనను వదలను. ఈలోగా జడమైన దేహాలు వస్తూ పోతూ ఉండవచ్చుగాక, నాకేమి భయం? ద్వితీయ ఖండము. వైశ్వానరాగ్నికి ఆహుతులు. విశ్వో అసి వైశ్వానరో విశ్వరూపం త్వయాధార్యతే. ఓ వైశ్వనరా, విశ్వేశ్వరా, ఈ విశ్వమంతా వైశ్వానరాగ్నిగా ఉన్నది మీరే అని మిమ్ములను దర్శిస్తూ ఉపాసించుచున్నాము. ఇంకా కూడా చెప్పాలంటే ఈ విశ్వము వైశ్వానరునిచేతనే లేక పరమాత్మచేతనే ధారణ చేయబడుతోంది. ఈ తెలియబడుచున్న విశ్వమంతా మీకు సమర్పించబడు ఆహుతియే. బ్రహ్మ మొదలు స్తంభము వరకు ఆ బ్రహ్మస్తంభ పర్యంతము ప్రాణదేవుని అమూతరూపమే. అట్టి వైశ్వానరాజ్ని హోత్రునియందు ఏదీ జనించటమూ లేదు, ఏదీ నశించటమూ లేదు. తత్పురుషాయ తర్పయామి అభిషించామి. పురుషుడు జన్మ కర్మలకు మునుముందే సచ్చితానంద స్వరూపుడై నిర్విషయుడై ఉండి ఈ జన్మ కర్మలు మొదలైన సర్వానుభవములతో సహా సర్వము తన పురుషకారముగా కలిగియున్నవారు. నా యొక్క ప్రతి ఒక్కని యొక్క కేవలీ రూపము నిష్క్రియుడై ఉండి కూడా సర్వకారణకారణుడు. ఈ దృశ్యములు, ఈ లోకములు, ఈ కనబడే సమస్తము ఎవ్వరి యొక్క పురుషకారమో అతడే పురుషుడు అని వ్యవహరించబడుచున్నారు. పురుషుడు పురుషకారము పరమపురుషుడు త్రిమూర్తి స్వరూపము. ఒకటి, ఇహ పురుషుడు జీవాత్మ. ఈ జగత్తులో దేహముతో కూడి భౌతికంగా కనిపిస్తూ జగన్నాటకంలో ఆయా సంగతి సందర్భము సంబంధములకు పరిమితమై కనిపిస్తున్నదంతా భౌతిక దేహ పరిమితము అగు స్వకీయ పురుషకారము. ఒక నాటకములోని నేను నటించు పాత్ర వంటిది. రెండు, ఈశ్వర పురుషుడు జన్మ జన్మాంతర బాటసారి పురుషకారుడు కేవల పురుషకారము. దేహ దేహాంతరములు తనవిగా భావిస్తూ సమిష్టిగా వ్యవహరించు పురుషకారము. ఏకానేక దేహ సందర్భములలో పాల్గొనుచున్న దేహములోకి ప్రవేశ నిష్క్రణములను నిర్వర్తిస్తున్న స్వకీయ పురుషకారము. అనేక జన్మలు తనవైనట్టి పురుషుడు. అనేక నాటకములలో నటించుచున్న నటన యొక్క నటన విశేషము ద ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ వంటిది. దేహ దేహాంతరములలోని నేనైన నేను, నటునిగా నటనా కౌశల్యము వంటిది. మూడు, పరమపురుషుడు కేవల సాక్షి. అనేక జన్మ కర్మలలో కూడా ప్రకాశించుచు నిష్క్రమిస్తూ ఉన్న ఈశ్వర పురుషకారమునకు కూడా ఆవల పరముగా ఉన్న కేవల సాక్షి చైతన్యము. జన్మ పురుషకారమునకు జన్మ జన్మాంతర పురుషకారమునకు ఆవల పరమై యున్న నేనైన నేను. ఈ విధంగా ప్రతి జీవుడికి సంబంధించి ఒకటి, ఇహ పురుషకారము వర్తమాన దేహత్వమునకు పరిమితమైన నేను. రెండు, ఈశ్వర పురుషకారము జన్మ జన్మాంతరములుగా ప్రయాణిస్తూ జన్మ జన్మాంతరములను విస్తరింపజేస్తున్న నేనైన నేను. మూడు, పరమ పురుషకారము కేవల సాక్షి నిష్క్రియుడు కాని కారణకారణుడు మౌనస్వరూపుడు అగు నేనైన నేను అను త్రివిధములైన నేనులు ప్రవర్తమానమై ఉంటున్నాయి. త్రిమూర్తి స్వరూపుడగు తత్పురుషోపాసన అమృత జలాభిషేక విధి. త్రిమూర్తి వన్ హూ ఇజ్ ఎగ్జిక్యూటింగ్ హీజ్ మానిఫెస్టేషన్స్ ఇన్ మూడు ఫ్రెండ్స్ స్వరూపుడగు ఆ స్వస్వరూప పరమ పురుషుని ఉపాసించుచున్నాము. అతడు స్వస్వరూపుడే కాదు సర్వస్వరూపుడు కూడా. అయం పురుషో మహానవో అట్టి పరమపురుషుడు మహాన్ స్వరూపుడు సదా అనుభవుడే కూడా ఎప్పటికప్పుడు నవానుభావుడు నిత్య నూతనుడు సదా అనుభవేపి. ఆయన ఉదయ చమత్కారమే ఇదంతా. యో అంగుష్ఠ అగ్రే ప్రతిష్ఠితః అట్టి పరమపురుషుడు బొటనవ్రేలు అపరిస్థానములో ప్రతిష్ఠితుడై ఉన్నట్లు ఉపాసనకై సం భావించుచున్నాను. తం అద్భ్యః పరిశించామి అట్టి తత్పురుషుని బొటనవ్రేలుపై సంకల్పించి అమృతస్వరూపమగు జలముతో పరిశించము అభిషేకము చేస్తూ ఉపాసిస్తున్నాను. పరిశచనము చేతిలో నీళ్లు పోసుకొని చుట్టూ పోయిట చల్లుట. సో అస్యాం అమృతాయచ్చ నాయొక్క కుడి బొటనవ్రేలు అగ్రభాగమును అధిష్ఠించియున్నట్లుగా యోగ విధిచే భావన చేయబడుచున్న అట్టి తత్పురుషుడే నాకు అమృతత్వమును ప్రసాదించునట్టి సర్వగతుడు సర్వసాక్షి కేవలుడు సర్వస్వరూపము స్వ అనన్య పరమపురుషుడు త్వం అనన్యుడు జగత్తుకు కూడా అనన్యుడు అనావితీయేష బాహ్యాత్మ అట్టి స్వస్వరూపుడు స్వభిన్నుడు త్వమభిన్నుడు జగతభిన్నుడు అనన్యుడు అగు తత్పురుష పరమాత్మయే బాహ్యమున సర్వజగత్స్వరూపుడై విరాజిల్లుచున్నారు. బాహ్యాత్మ ఆతడే, అంతరాత్మ కూడా ఆతడే. ధ్యాయత అగ్నిహోత్రం జుహోతి అట్టి సర్వము తానైన నేను కూడా తానైన పరాత్పరపురుషుని స్తుతిస్తున్నాను. సర్వమునకు అంతర్లీనుడైయున్న ఆ చైతన్య పురుషుని ధ్యానిస్తున్నాను. ఆయన చైతన్యమును అగ్నిహోత్రుడుగా ధ్యానిస్తున్నాను. తత్స్వరూపుడగు అగ్నిహోత్రుని కొరకే హోమరూపంగా అగ్నికి హోమద్రవ్యములను నెయ్యి మొదలైన వాటిని ఇదిగో సమర్పిస్తున్నాను. అట్టి అగ్నిహోత్రుడు ఎట్టివారు? సర్వేషాం ఏవ సూనుః భవతి. ఆ తత్పురుషుడే సమస్త జీవులలో ప్రాణాగ్నిహోత్రస్వరూపుడై ప్రతి ఒక్క జీవునికి ప్రియాతి ప్రియుడై ఉన్నారు. సర్వజీవులకు ఆనందమును పంచిపెట్టుచున్నారు. ఆయన మన శరీరమునందు అణువణువు వేంచేసి వెలుగొందుచూ ఉన్నారు. అట్టి ఆత్మస్వరూపుడగు ప్రాణాగ్నిహోత్రుడు విశ్వమంతా నిండియున్నారు. వైశ్వానరుడై విశ్వరూప ధారణ చేయుచున్నట్టివారు పరబ్రహ్మమే ఆయన. ఈ విధంగా అగ్నిహోత్ర బుద్ధిని భావనచే ప్రేరేపించుకోవాలి. యజ్ఞ పరివృత ఆహుతియః హోమేతి స్వే శరీరయజ్ఞం పరివర్తయామి. నా ముఖమునందు సర్వముఖములందు సర్వతోముఖః ప్రత్యక్ష స్వరూపుడై ప్రాణాగ్నిహోత్రుడు ఆత్మానంద చైతన్యముగా వెలుగొందుచున్నారు అని భావించుచున్నాము. ఇంద్రియ కార్యక్రమములన్నీ ఏతత్ విషయములతో సహా ప్రాణాగ్నిహోత్రావధానము చేస్తూ ఆహుతులుగా ఆ తత్స్వరూపునికి సమర్పించుచున్నాము. ఇట్టి శారీరయజ్ఞమును అనుక్షణికం చేసుకుంటున్నాము. ఇంద్రియానుభవముల సమర్పణగా నిర్వర్తించుచున్నాము. చతుర్విధ శారీరాంతర్గత అగ్నోపాసనలు. శారీరక యజ్ఞము అను విషయము గురించి వివరించుకుంటున్న మనము ఇప్పుడు ఈ భౌతిక శరీరములో పరివేష్ఠితమై వేంచేసి స్థితి పొందియున్న నాలుగు అగ్నుల గురించి చతుర్విధోపాసన కొరకే చెప్పుకుంటున్నాము. ఒకటి, సూర్యాగ్ని సూర్య మండలాకృత్యః సహస్ర రశ్మి పరివృత. సూర్యమండల ఆకృతి కలిగియున్నట్టిది. వేలాది తేజోకిరణములను జ్ఞానకిరణములను దేహమంతా దృశ్యమంతా ప్రసరింపజేస్తున్నట్టి అగ్ని. ఏకర్షిభూత్వా మూర్ధ్ని తిష్ఠతి. ఒకే సూర్యుడు తన తేజోకిరణములను అసంఖ్యాక ప్రదేశములలోని వస్తు సముదాయముపై ప్రసరింపజేస్తున్న విధంగా ఈ సూర్యాగ్ని ఒకేచోట ఉండి శరీరమంతా తన కిరణజాలమును ఉత్సాహసావాసరిక అనుభూతి రూప కిరణములను ప్రసరింపజేస్తోంది. దట్ ద ఫాక్టర్ ఆఫ్ ఎన్లైటనింగ్. శరీరములోని సూర్యాగ్నిస్థానము మూర్ధ్ని స్థానము ముఖ్యముగా ముఖము యొక్క ఊర్ధ్వభాగము ఫోర్ఫెస్. రెండు, దర్శనాగ్ని చతురాకృత్యః ఆహవనీయభూత్వా ముఖే తిష్ఠతి. చతురస్రాకృతి కలిగియున్నట్టిది. దర్శించు సవరూపము. ద ఫాక్టర్ ఆఫ్ పర్సీవింగ్. దీనిని యజ్ఞవాజ్మేలో ఆహవనీయాగ్ని అని పిలుస్తున్నారు. శరీరములో దర్శనాగ్ని లేక ఆహవనీయాగ్ని యొక్క స్థానము ముఖము ఎంటైర్ ఫెస్. దర్శనాగ్నిర్నామ చతురాకృత్యః ఆహవనీయభూత్వా ముఖే తిష్ఠతి. మూడు, శారీరోగ్ని జఠా ప్రణదా హవ్యః అనస్కందతి. అర్ధచంద్రాకృతి. దక్షిణాగ్ని భూత్వా హృదయే తిష్ఠతి. దీనినే జఠరాగ్ని అని అంటారు. దక్షిణాగ్ని అని కూడా చెప్పబడుతోంది. అర్ధచంద్రాకృతి ఆకారము కలిగినదే హృదయస్థానము నందు సంస్థితమయ్యున్నది. సర్వపదార్థములను హవిస్సులుగా స్వీకరించుచున్నట్టిది. మనోబుద్ధి సంబంధమైన సర్వ విశేషములను హుతము చేయుచున్నట్టి అగ్ని. నాలుగు, కోష్ఠాగ్ని నాభిస్థానములో ప్రదర్శితమగుచున్నట్టి అగ్ని. అసితములను మృంగబడుచున్నవాటిని, పీతములను త్రాగబడుచున్నవాటిని, లీఢములను నాలుకతో పీల్చబడుచున్నవాటిని, ఖాదితములను పళ్లతో నవలబడుచున్న వాటిని, వీటినన్నిటినీ సమముగా చేసి జీర్ణమగునట్లు చేయుచున్న అగ్ని. గార్హాపత్యాగ్ని అని కూడా చెప్పబడుచున్నది. కోష్ఠాగ్నిర్నామ అసిత పీత లీఢ ఖాదితం సమ్యక్ విషయత్వా గార్హపత్యభూత్వా నాభ్యాం తిష్ఠతి. ప్రాయశ్చిత్తాగ్ని అంతర్హితాగ్ని మంత్ర, మనన రూపముగా సూర్యాగ్ని, దర్శనాగ్ని, శారీరోగ్ని, కోష్ఠాగ్నులకు అంతర్లీనమై అంతర్గతంగా క్రిందుగా ఆస్ అబెస్ ఏర్పడియున్న అగ్నిని అంతర్హితాగ్ని అని, ప్రాయశ్చిత్తాగ్ని అని పిలుస్తున్నారు. ప్రాయః మునుముందుగా ఉన్నట్టి చిత్తాగ్ని ప్రియస్వరూపంగా వెలుగొందుచున్న తేజోరూపము. ఈ ప్రాయశ్చిత్తాగ్ని ఇడపింగళ సుషున్న అను నాడిత్రయమును తన ముగ్గురు ప్రియురాళ్ల వలె కలిగి ఉంటున్నట్టి అగ్ని ఆ మూడిటికీ ప్రభువు. రస ఔషధ సమన్వితమగు చంద్రకిరణములతో ప్రకాశమానమై ఉంటోంది. ప్రజలను, సర్వదేహములను, పుట్టించుకర్మలను నిర్వర్తిస్తూ పర్యవేక్షించుచున్నట్టిది. ఈ విధంగా ఈ శరీరయజ్ఞశాలలో చతుర్విధ అగ్నులు, వాటికి ఆధారమయ్యున్న ఆధారరూప ప్రాయశ్చిత్తాగ్ని సంప్రదర్శనమానమై ఉన్నాయి. ఆయా క్రియా విశేషములన్నిటికీ శక్తిని ప్రసాదిస్తూ శక్తి ప్రదర్శరూపమై విరాజిల్లుచున్నాయి. అగ్నిహోత్ర ప్రాణాగ్ని ప్రదర్శనమే ఈ విశ్వము యొక్క అనునిత్యరూపము. ఇట్టి అగ్నుల బుద్ధిపూర్వకమైన ఉపాసనయే పంచాగ్నిహోత్రోపాసనగా యోగయజ్ఞ వాంగ్మయ ప్రసిద్ధము. మూడవ ఖండము, నాలుగవ ఖండము, శరీర యజ్ఞోపాసన. ప్రియ ఆత్మస్వరూపులారా, ఈ భౌతిక శరీరమే ఒక యజ్ఞశాల. ఈ శారీరక యజ్ఞశాలలోని యూప జంతువును కట్టి ఉంచు నిలువు స్తంభము యొక్క సంజ్ఞ గురించి, రచనా శోభితమయ్యున్న ఈ శరీరములో జరుగు శారీరక యజ్ఞములోని అంతర్లీన యజ్ఞ సంజ్ఞా విశేషాలు సమన్వయములు గురించి ఇప్పుడు చెప్పుకుందాము. ముముక్షువగు యోగి ఈ శారీరక యజ్ఞశాల యజ్ఞములను ఏ విధంగా ఉపాసించి ఆత్మవివాహం స్థానమును సుస్థిరించుకోవాలో అది వివరించుకుంటున్నాము. శారీరక యజ్ఞ భావన, ఆ యజ్ఞ వివరణములు, దర్శనా విధానములు, ఉపాసనా విధులు. మూడవ ఖండము, ఈ శారీరక యజ్ఞమునకు నాలుగవ ఖండము. అస్య శరీర యజ్ఞస్య యూపరసన శోభితస్య. కో యజమానః, యజమాని ఎవ్వరు? కా పత్ని, పత్ని ఎవ్వరు? కే ఋత్విజః, యజ్ఞమును సమవేక్షించు దర్శకుడు ఎవ్వరు? ఆత్మా యజమానో, జీవాత్మయే యజమాని. వ్యష్టిగతమైన నేను, బుద్ధి, వేదములే ఋత్విజులు, ద కోండక్టర్స్. కే సదస్యాః, ఆహ్వానితులగు శరీర యజ్ఞమును వీక్షించు సభాసదులెవ్వరు? సర్వ సహజీవులు. కేవల సాక్షి స్వరూపుడగు స్వస్వరూపాత్మ. కాని యజ్ఞపాత్రాణి, యజ్ఞపాత్రలు ఏవేవి? పంచేంద్రియములు. కాని హవీంషి, అగ్నిలో వ్రేల్చుటకు సిద్ధము చేయబడు అన్నము, నెయ్యి మొదలుగా గల హవిస్సు ఏది? శబ్దస్పర్శరూపరసగంధములు. వేదిక ఏది? కావేదేహ, ఈ శరీరమంతా వేదికయే. అంతర్వేదిక ఏది? కా అంతర్వేదః, నాసిక, ముక్కు. ద్రోణకలసము ఏది? కో ద్రోణకలసః. మూర్ధనము, రథము ఏది? కో రథః. మనస్సు, మనోరథము. పశువు ఏది? కః పశుః. కామము, అధ్వర్యుడు ఈ శరీర యజ్ఞములో యజుర్వేద మంత్రవిధులను నడుపువాడు ఎవ్వరు? కో అధ్వర్యః. అహంకారము, ఋగ్వేద మంత్రములను ఎరిగి రొక్కుల గానంతో హోమము చేయించుహోత ఎవ్వరు? కోహోత. చిత్తము, ఇంకా కూడా శరీర యజ్ఞ భావన అభ్యాసమునందు. మూడవ ఖండము, ఈ శారీరక యజ్ఞమునకు నాలుగవ ఖండము. అస్య శరీర యజ్ఞస్య యూపరసన శోభితస్య. బ్రాహ్మణ చంసీకో బ్రాహ్మణములు ఉపాసింపజేయువారు ప్రాణవాయువు లోనికి పీల్చుగాలి ప్రతి ప్రస్థాత ఛంద ప్రస్థారము చేయువాడు కహ అపానవాయువు ప్రస్తుతవేద శాస్త్ర నియమములను పాటింపజేయువాడు వ్యానవాయువు యజ్ఞ పరికరములను అమరిక చేయువాడు మైత్రావరుణుడు ఎవ్వరు దేవతలతో ప్రేమపూర్వక వచనములు పలికించువాడు సమాన ప్రాణవాయువు కౌద్గత దేవతాహ్వానముల యాజ్ఞీకుడు ఆహ్వానవచన స్తోత్రములు చెప్పువాడు ఉదానవాయువు గ్రీవాధారము ఏది జలమును ధారగపోయు ఆధారపాత్ర మెడ మెడనరము పోతా ఎవ్వరు ప్రజ్ఞ దర్భలు ఏవి దర్భలు ఏవి నెయ్యిని ఆహుతి ఇచ్చినప్పుడు ఉపయోగించు కొయ్యగరిట అగుశ్రువము ఏది కుడిచేయి నెయ్యిని ఆహుతి ఇచ్చినప్పుడు ఉపయోగించు కొయ్యగరిట అగుశ్రువము ఏది కుడిచేయి యజ్ఞపాత్రలు ఇంద్రియములు ఆజ్యస్థాలి హోమపాత్ర ఏది ఎడమచేయి ఏది ఆజ్యభాగము కా ఆజ్యభాగే కనులు చూచువాడు ప్రయాజభాగము ఏది చూపు అనుయాజభాగము ఏది త్రిగుణములు ఇడా ఏది జిహ్వ సూక్తవాకము ఏది శ్రీసూక్త పురుష సూక్త విభాగములు ఓష్ఠము పెదవులు దంతములు సెమ్యోర్వాకము తాలువు దవడ పత్ని సమ్యాజకులు ఎవరు ధర్మపత్నులు స్మృతి దయ క్షాంతి అహింస యూపము ఏది ఓంకారము రసనము ఏది నడుముకు కట్టుత్రాడు నిర్ణయము దక్షిణ ఏది ఇంద్రియ విషయములను త్యజించి అతీతుడై ఉండటము అవభృతము ఏది మరణము సర్వాణి అస్మిం దేవతా శరీరే అధి సమాహితః వారణాస్యాం ముతోవాపి ఈ శరీరము చేరు పవిత్రస్థలమే వారణాసి దేవతలంతా వారణాసి అను ఈ సమగ్ర శరీరములో వేంచేసియే ఉన్నారు ఈ విధంగా సమస్తము ఈ శరీరముతోనే సమాహితమై ఉన్నది ఈ శరీరమును సాధన వస్తువుగాను మహత్తరముగు వేదశాలగాను ఉపాసించబడుగాక శరీర బ్రాహ్మణము లేక ప్రాణాగ్ని హోత్రోపనిషత్ పఠించుచుండగా దేహ యజ్ఞ అనువర్తనచే ఈ జన్మయందే మోక్షము సిద్ధించగలదు. ఇతి ప్రాణ అగ్నిహోత్ర ఔపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.